हरिः ॐ आशुशिशानो वृषभो न युध्मो घनाघनः क्षोभनश्चर्षणीनाम् सङ्क्रन्दनो निमिष एकवीरः शतगुंसेना अजयत्साकमिन्द्रः सङ्क्रन्दनेनानिमिषेण जिष्णुना युत्कारेण दुश्च्यवनेन धृष्णुना तदिन्द्रेण जयत तत्सह ध्वंयुधो नरगिषु हस्तेन वृष्णा सयिषु हस्तैः स निषङ्गिभिर्वशी सज्ञस्रष्टा सयुध इन्द्रो गणेन सगंसिष्टजित्सोमपाबाहुषद्योर्ध्वधन्वा प्रतिहिताभिरस्ता बृहस्पते परिदीयारथेन रक्षोहामित्रागुम् अपबाधमानः प्रभञ्जन्थेनाः प्रमृणो युधाजयन्नस्माकमेध्यविता रथानाम् गोत्रभिदम् गोविदम् वज्रबाहुञ्जयन्तमज्म प्रमृणम् तमोजसा इमगुम् सजाता अनुवीरयध्वमिन्द्रगुम् सखायोऽनुसगुम् रभध्वम् बलविज्ञायस्थविदः प्रवीरः सहस्वान् वाजी सहमान उग्रः अभिवीदो अभिसत्त्वा सहोजाजैत्रमिन्द्ररथमातिष्ठ गोवित् अभिगोत्राणि सहसा गाहमानो दायो वीरशतमन्युरिन्द्रः दुश्च्यवनः पृतनाशादयुध्योऽस्माकगुंसेना अवतु प्रयुत्सु इन्द्र आसान्नेता बृहस्पतिर्दक्षिणा यज्ञः पुरजेतु सोमः देवसेनानामभिभञ्जतीनाम् जयन्तीनाम् मरुतायन्त्वग्रे इन्द्रस्य वृष्णो वरुणस्य राज्ञ आदित्यानाम् मरुतागुम् शर्ध उग्रम् महामनसाम् भुवनच्यमानाम् घोषो देवानाम् जयतामुदस्थात् अस्माकमिन्द्रः समृतेषु ध्वजेष्वस्माकम् या इषवस्ता जयन्तु अस्माकम् वीरावुत्तरे भवन्त्वस्मानुदेवा अवताहवेषु उद्धर्षय मघवन्नायुधान्युत्सत्त्वनाम् मामकानाम् महागुंसि उद्वृत्रहन्वाजिनाम् वाजिनान्युद्रथानाम् जयतामेतु घोषः उपप्रेत जयता नरस्थिना वः सन्तु बाहवः इन्द्रो वः शर्म यच्छत्वना धृष्या यथा सथ अवसृष्टा परापदशरव्ये ब्रह्म सगुंषिता गच्छामित्रान् प्रविशमैषाम् कञ्चनोच्छिषः मर्माणि ते वर्मभिश्चादयामि सोमस्त्वा राजामृतेनाभिवस्ताम् उरोर्वरीयो वरिवस्ते अस्तु जयम् तन्त्वामनुमदन्तु देवाः यत्र बाणाः सम्पतन्ति कुमारा विशिखा इव इन्द्रो नस्तत्र वृत्रः विश्वाः शर्म यच्छतु धीमो तस्यैव भवति प्रतीकम् यद्वर्मीयाति समदामुपस्थे अनाविद्धया तनुवाजयत्वगुम् सत्त्वा वर्मणो महिमापि पर्तु धन्वनागा धन्वना जिञ्जयेम धन्वना तीव्राः समदो जयेम धनुःशत्रोरपकामम् कृणोति धन्वना सर्वाः प्रदिशो जयेम वक्ष्यन्ति वेदागणीगन्ति कर्णम् प्रियगुम् सखायम् परिषस्व जाना योषे वशिङ्के वितताधिधन्वञ्जा इयगुम् समने पारयन्ति ते आचरन्ति समने वयोषामातेव पुत्रम् बिभृतामुपस्थेः అపశత్రోర్ విధ్యతాగుం సంవిధానే ఆర్ని ఇమే విస్ఫురంతి అమిత్రాణ బహ్వీనాం పితా బహురస్య పుత్రశ్చిశ్చాకృణోతి సమనావగత్య ఇషుధిః సంకాః పృతనాశ్చ సర్వాః పృష్ఠే నినద్ధో జయతి ప్రసూతః రథే తిష్ఠన్నయతి వాజినః పురో యత్ర యత్ర కామయతే సుషారథిః అభీషూణాం మహిమానం పనాయతమనః పశ్చాదను యచ్ఛంతి రశ్మయః తీవ్రాన్ ఘోషాన్ కృణ్వతే వృషపానయోశ్వారథేభిః సహ వాజయంతః అవక్రామంతః ప్రపదైరమిత్రాన్ క్షిణంతి శత్రుగుం రణపవ్యయంతః రథవాహనగుం హవిరస్య నామయత్రాయుధం నిహితమస్య వర్మ తత్రారథముపశగ్మగుం సదేమ విశ్వాః వయగుం సుమనస్య మానాః స్వాదుషగుం సదః పితరో వయోధాః కృచ్ఛ్రే శ్రితః శక్తివంతో గభీరాః చిత్రసేనా ఇషు బలా అమృద్ధ్రాః సతో వీరా గురవో వ్రాతసాహాః బ్రాహ్మణాసః పితరః సోమ్యాశ శివేనోద్యావా పృథివీ అనేహసా పూషాణః పాతు దురితాదృతా వృధో రక్షామాగిర్నో అఘశగుం సగీషత సువర్ణం వస్తే మృగో అస్యాదంతో గోభిః సన్నద్ధా పతతి ప్రసూత యత్రా నరః సంచ విచద్రవంతి తత్రాస్మభ్యమిషవః శర్మయగుం సన్ రిజీతే పరివృంఘినోష్మా భవతు నస్తనూః సోమో అధిబ్రవీతు నోదితి శర్మ యచ్చతు ఆజంఘంతి సాన్వేషాన్ జఘనాగుం ఉపజిఘ్నతే అశ్వాజని ప్రచేతసోశ్వాన్ సమత్సుచోదయ అహిరివ భోగైః పరియేతి బాహుంజాయాహేతిం పరిబాధమానః హస్తఘ్నో విశ్వావయునాని విద్వాన్ పుమాన్ పుమాగుం సంపరిపాతు విశ్వతః వనస్పతే వీద్వంకో హి భూయా అస్మత్సఖా ప్రతరణః సువీరః గోభిః సన్నద్ధో అసి వీనయస్వాస్థాతా తే జయతు జేత్వాణి దివః పృథివ్యాః పరియోజవుద్భృతం వనస్పతిభ్యః పరియాభృతగుం సహ అపామోజ్మానం పరిగోభిరావృతమింద్రస్య వజ్రగుం హవిషారథం యజ ఇంద్రస్య వజ్రో మరుతామణీగం మిత్రస్య గర్భో వరుణస్య నాభిః సేమాన్నో హవ్యదాతింజుషాణో దేవరథ ప్రతిహవ్యాగృభాయ ఉపశ్వాసయ పృథివీముతద్యాం పురుత్రాతే మనుతాం విష్ఠితం జగతే సదుం దుభే సజోరింద్రేణ దేవైర్దూరాద్దవీయో అపసేధశత్రూన్ ఆక్రందయ బలమోజో నాధానిష్టనిహి దురితా బాధమానః అపప్రోసదుం దుభే దుచ్ఛునాగుం ఇత ఇంద్రస్య ముష్టిరసి వీనయస్వ ఆమోరజ ప్రత్యావర్తయేమాకేతుమద్దుం దుభిర్వావదీతి సమశ్వవర్ణాశ్చరంతి నో నరోస్మాకమిందరథినో జయంతో మమాజ్ఞే వచ్చో విహవేష్వస్తు వయంత్వేంధానాస్తనువం భుషేమ మహ్యన్నమంతాం ప్రదిశశ్చ తస్రస్త్వయాధ్యక్షేణ పృతనాజయేమ మమ దేవా విహవే సంతు సర్వ ఇంద్రావంతో మరుతో విష్ణురగ్నిః మమాంతరిక్షమురుగోపమస్తు మహ్యం వాతః పవతాం కామే అస్మిన్ మయి దేవాద్రవిణమాగజం తాం మయ్యాశీరస్తు మయి దేవహూతిః దైవ్యాహోతారవనిషంత పూర్వేరిష్టాశ్యామతనువాసువీదా మహ్యం యజంతు మమ యాని హవ్యాకోతిః సత్యా మనసో మే అస్తు యేనో మానిగాం కతమచ్చనాహం విశ్వే దేవాసో అధివోచతామే దేవీ షడుర్వీరురుణః కృణోత విశ్వే దేవాస ఇహ వీరయధ్వం మహాస్మహి ప్రజయా మాతనోభిర్మారధామద్విషతే సోమరాజన్ అగ్నిర్మణ్యం ప్రతి నుదన్ పురస్తాదదబ్ధో గోపాః పరిపాహినస్త్వం ప్రత్యంచోయం తు నిగుతః పునస్తే మైషాం చిత్తం ప్రబుధా వినేశతే ధాతా ధాతృణాం భువనస్య యస్పతిర్దేవగుం సవితారమభిమాదిశాహం ఇమై యజ్ఞమశ్వినో భా బృహస్పతిర్దేవాః పాంతు యజమానన్యర్థాత్ ఉరువ్యచానో మహిషః శర్మ యగుం సదస్మిన్ హవే పురుహూతః పురుక్షో సన ప్రజాయై హరియశ్వమృడయేంద్రమాణోరీరిషో మా పరాదాః యేన సపత్నా అపతే భవన్పింద్రాగ్నిభ్యామవబాధామహేతాన్ వసవో రుద్రా ఆదిత్యా ఉపరి స్పృశం మోగ్రం చేత్తారమధిరాజమగ్రన్ అరేవాంచమింద్రమముతో హవామహే యోగోజిద్ధనజిదశ్వజిద్యః ఇమన్నో యజ్ఞం విహవే జుషస్వాస్య కుర్మో హరివో మేదినం త్వా అగ్నేర్మన్వే ప్రథమస్య ప్రచేతసోయం పాంచజన్యం బహవః సమింధతే విశ్వస్యాం విషి ప్రవివిషి వాగుం సమీమహే సనో ముంచత్వగుం హసః యస్యేదం ప్రాణం నిమిషద్యతే జతి యస్య జాతం జనమానం చ కేవలం స్తోమ్యగ్నిన్నాధితో జోహవీమి సనో ముంచత్వగుం హసః ఇంద్రస్య మన్యే ప్రథమస్య ప్రచేతసో వృత్రఘ్నస్తోమా ఉపమాముపాగుః యోధాశుషః సుకృతో హవముపగంతా సనో ముంచత్వగుం హసః యః సంగ్రామన్నయతి సంవశీయుధేయః పుష్టాని సగుం సృజతి త్రయాణి స్తౌమీంద్రన్నాథితో జోహవీమి సనో ముంచత్వగుం హసః మన్వేవాం మిత్రావరుణాతస్య విత్తగుం సత్యౌజసాదృగుం హణాయన్నుదేథే యా రాజానగం సరథం యాతవుక్రాతానో ముంచతమాగసః యో వాగుం వ్రతరుజురశ్మిః సత్యధర్మామిథుశ్చరం తముపయాతి దూషయన్ స్తౌమి మిత్రావరుణానాథితో జోహవీమితౌ నో ముంచతమాగసః మాయోస్ సవితుర్విదధాని మన్మహేయా వా మన్వద్విభృతాయౌ చ రక్షతః యో విశ్వస్య పరిభో బభూవతు స్తౌ నో ముంచతమాగసః ఉపశ్రేష్టాన ఆశిషో దేవయోర్ధర్మే అస్థిరన్ స్తౌమి వాయుగుం సవితారన్నాథితో జోహవీమితౌ నో ముంచతమాగసః రథీతమౌ రథీనామత్వభూతయేషు భంగమిష్ఠౌ సుయమేభిరశ్వైః యయోర్వాం దేవౌ దేవేష్వనిషితమోజస్తౌ నో ముంచతమాగసః యదయాతం వహతుగుం సూర్యాయాస్త్రిచక్రేణ సగుం సదమిచ్ఛమానౌ స్తౌమి దేవావశ్వినౌ నాథితో జోహవీమితౌ నో ముంచతమాగసః మరుతాం మన్వే అధినోబ్రువంతు ప్రేమాం వాచం విశ్వామవంతు విశ్వే ఆశోణుహువే సుయమానోదయేతేనో ముంచన్వేన సహ దిగ్వమాయుధం వీరితగుం సహస్వద్దివ్యగం శర్ధ పృతనాసు జిష్ణు సౌమి దేవాన్ మరుతో నాథితో జోహవీవితేనో ముంచన్త్వేన సహ దేవానాం మన్వే అధినో బ్రువంతు ప్రేమాం వాజం విశ్వామవంతు విశ్వే ఆశోణో వే సుయమానోతయేతేనో ముంచన్త్వేన సహ యదిదం మాభిశోచతి పౌరుషేయేన దైవ్యేన స్తౌమి విశ్వాన్ దేవాన్నాథితో జోహవీమితేనో ముంచన్త్వేన సహ అనునోద్యానుమతిదన్విదనుమతే త్వం వైశ్వానరో న ఊత్యాపృష్టో దివి యే అప్రథేతామమితేభిరాజోభిర్యే ప్రతిష్ఠే అభవతాం వసూనా స్తౌమిద్యా వా పృథివీనాథితో జోహవీమితేనో ముంచతమగుంహసః ఉర్వీరోదసీమరివస్కృణోతం క్షేత్రస్య పత్నీ అధినో బ్రూయాతం స్తౌమిద్యా వా పృథివీనాథితో జోహవీమితేనో ముంచతమగుంహసః యత్తే వయం పురుషత్రాయ విష్ఠా విద్వాగుంసశ్చ గృమా కచ్చనాగః కృధి స్వస్మాగుం అదితేరనాగాభ్యేనాగుంసి శిశ్రథో విశ్వగగ్నే యథా హతద్వసవో గౌర్యం చిత్పదిశితామముంచతాయజత్రాః ఏవాత్మస్మత్ప్రముంఛావ్యగుంహః ప్రాతార్యగ్నే ప్రతరాన్నాయుః నమస్తే రుద్రమన్యమభూతో తగిషవే నమః నమస్తే అస్తు ధన్వనే బాహుభ్యాముతతే నమః యా తగిషః శివతమా శివం బభూవతే ధనుః శివాశరవ్యాయాతవతయానో రుద్రమృడయ యాతే రుద్రశివాతనూరఘోరా పాపకాశినీ తయానస్తనుపాశం తమయా గిరిశం తాభిజాకశీ యామిషుం గిరిశం తహస్తే బిభర్ష్యస్తవే శివాంగిరిత్రతాం కురు మాహిగుంసీః పురుషం జగత్ శివేన వచసా త్వా గిరిశాచ్ఛా వదామసి యథా నః సర్వమిజ్జగద యక్ష్మగుం సుమనా అసత్ అధ్యవోచదధివక్తా ప్రథమో దైవ్యోభిషక్ అహీగశ్చ సర్వాంజంభయన్ సర్వాశ్చ యాతు ధాన్యః అసౌ యస్తాంబ్రో అరుణముత బభ్రస్వ మంగళః యే క్షేమాగుం రుద్ర అభితో దిక్షశ్రితా సహస్రశో వైశాగుం హేడగీమహే అసౌ యో వసత్పది నీలగ్రీవో విలోహితః ఉతైనం గోపా అదృషన్నదృషన్నుదహార్యః ఉతైనం విశ్వాభూతాని సదృష్టో మృడయాతినః నమో అస్తు నీలగ్రీవాయ సహస్రాక్షాయ మీధుషే అథో యే అస్య సత్వానోహం తేభ్యోకరం నమః ప్రముంచ ధన్వనస్త్వముభయోరాజ్ఞయోర్జ్యాం యాశ్చ తే హస్తకిషవః పరాతా భగవో వప అవదత్య ధనుస్త్వగో సహస్రాక్షశతే సుధే నిశీర్య శల్యానాం ముఖా శివో నస్తు మనాభవ విజ్యం ధనః కబర్దినో విశల్యో భానవాగుం ఉత అనేషన్నస్యేషవ ఆభురస్య నిషంగతిః యాతే హేతిర్మేధుష్టమహస్తే బభూవతే ధనుః తయాస్మాన్ విశ్వతస్త్వమయక్ష్మయా పరిభుజ నమస్తే అస్మాయుధాయానాతతాయ ధృష్ణవే ఉభాభ్యాముతతే నమో బాహుభ్యాంతవ ధన్వనే పరితే ధన్వనో హేతిరస్మాన్ ప్రణక్తు విశ్వతః అథోగిషుధిస్తవారే అస్మన్నిధే హితం నమో హిరణ్యబాహవే సేనాన్యే దిశాంచ పతయే నమో నమో వృక్షేభ్యో హరికేశేభ్యః పశూనాం పతయే నమో నమః సస్పింజరాయ ద్విషీమతే పథీనాం పతయే నమో నమో బభ్రుషాయ వివ్యాధినేందానాం పతయే నమో నమో హరికేశాయోపవీతినే పుష్టానాం పతయే నమో నమో భవస్య హేత్యే జగతాం పతయే నమో నమో రుద్రాయ తథా వినే క్షేత్రానాం पतये नमो नमः सूताया हंत्या यवनानां पतये नमो नमो रोहिताय स्थपतये वृक्षानां पतये नमो नमो मन्त्रिणे वाणिजाय कक्षानां पतये नमो नमो भुवन्तये वारिवस्कृताय औषधीनां पतये नमो नम उच्चैर्घोषाया कन्दयते पत्तीनां पतये नमो नमः कृच्छ्रवीताय धावते सत्वनां पतये नमः नमः सहमानाय निव्याधिना व्याधिनीनां पतये नमो नमः ककुभाय निषङ्गिने एस्तेनानां पतये नमो नमो निषङ्गिन इषुधिमते तस्कराणां पतये नमो नमो वञ्चते परिवञ्चते स्तायूनां पतये नमो नमो निचेदवे परिचरायारण्यानां पतये नमो नमस्त्रिकाविभ्यो जिघागुंसद्भ्यो मुष्णतां पतये नमो नमो सिमध्यो नक्तं चलद्भ्यः प्रगन्तानां पतये नमो नम उष्णीषिणे गिरिशराय कुलुञ्चानां पतये नमो नम इषुमध्यो धन्वाविभ्यश्च वो नमो नम आतन्वानेभ्यः प्रतिदधानेभ्यश्च वो नमो नम आयच्छद्भ्यो विसृजद्भ्यश्च वो नमो नमोऽस्यद्भ्यो विद्यद्भ्यश्च वो नमो नम आसीनेभ्यश्रयानेभ्यश्च वो नमो नमः स्वपद्भ्यो जाग्रद्भ्यश्च वो नमो नमस्तिष्ठद्भ्यो धावद्भ्यश्च वो नमो नमः सभाभ्यः सभापतिभ्यश्च वो नमो नमो अश्वेभ्योऽश्वपतिभ्यश्च वो नमः नम आव्याधिनीभ्यो विविध्यन्तीभ्यश्च वो नमो नम भुगणाभ्यस्त्रिगोहतीभ्यश्च वो नमो नमो गृच्छेभ्यो गृच्छपतिभ्यश्च वो नमो नमो व्रातेभ्यो व्रातपतिभ्यश्च वो नमो नमो गणेभ्यो गणपतिभ्यश्च वो नमो नमो विरूपेभ्यो विश्वरूपेभ्यश्च वो नमो नमो महद्भ्यः क्षुल्लकेभ्यश्च वो नमो नमो रथिभ्यो रथेभ्यश्च वो नमो नमो रथेभ्यो रथपतिभ्यश्च वो नमो नमः सेनाभ्यः सेनानिभ्यश्च वो नमो नमः क्षत्रभ्यः सङ्गहीतृभ्यश्च वो नमो नमस्तक्षभ्यो रथकारेभ्यश्च वो नमो नमः कुलालेभ्यः कर्मारेभ्यश्च वो नमो नमः पुञ्जिष्टेभ्यो निषादेभ्यश्च वो नमो नमगिषुगद्भ्यो दण्डकेभ्यश्च वो नमो नमो मृगयुभ्यश्वनिभ्यश्च वो नमो नमश्वभ्यश्वपतिभ्यश्च वो नमः नमो भवाय च रुद्राय च नमः शर्वाय च पशुपतये च नमो नीलग्रीवाय च शितिकण्ठाय च नमः कबड्डिने च युक्तकेशाय च नमः सहस्राक्षाय च शतधन्वने च नमो गिरिशाय च शिपिभिष्टाय च नमो मेधुष्टमागचेषु मते च नमो क्रस्वाय च वामनाय च नमो बृहते च परिशीयसे च नमो वृद्धाय च संवृद्धने च नमो अग्रियाय च प्रथमाय च नम आशवे चाजिराय च नमः शीघ्रियाय च शीभ्याय च नम ऊर्म्याय चावस्वन्याय च नमः स्रोतस्याय च द्वीप्याय च नमो ज्येष्ठाय च कनिष्ठाय च नमः पूर्वजाय चापरजाय च नमो मध्यमाय चापगल्भाय च नमो जघन्याय च बुद्ध्याय च नमः सोऽभ्याय च प्रतिसरियाय च नमो याम्याय च क्षेम्याय च नमः उर्वर्याय च खल्याय च नमः श्रोत्याय चावसान्याय च नमो वन्याय च कक्ष्याय च नमः शमाय च प्रतिश्रमाय च नम आयुषे नागचाशुनथाय च नमः शूराय चावभिन्दते च नमो वर्मिने च मरुधिने च नमो बिल्मिने च कवचिने च नमः श्रुताय च श्रुतसेनाय च नमो दुन्दुभ्याय च हनन्याय च नमो धृष्टवे च प्रमृषाय च नमो दूताय च प्रहिताय च नमो निषङ्गिने च शुधिमते च नमस्तीक्ष्णे च वेचायुधिने च नमस्वायुधाय च सुधन्वने च नमस्रुत्याय च पथ्याय च नमः दात्याय च नीप्याय च नमः सूर्याय च सदस्याय च नमो नाद्याय च वैशन्ताय च नमः कूप्याय च वट्याय च नमो वर्षाय च वर्षाय च नमो मेघ्याय च विद्युत्याय च నమ ఈధ్రియాగ చ తప్యాగ చ నమో వాత్యాగ చ రేష్మియాగ చ నమో వాస్తప్యాగ చ మాస్తుపాగ చ నమః సోమాగ చ రుద్రాగ చ నమస్తాంబ్రాగ చ అరుణాగ చ నమః శంగాగ చ పశుపతగే చ నమ ఉగ్రాగ చ భీమాగ చ నమో అగ్రే వధాగ చ దూరే వధాగ చ నమో హంత్రే చ హనీయసే చ నమో వృక్షేభ్యో హరికేశేభ్యో నమస్తారాయ నమః శంభవే చ మయోభవే చ నమః శంకరాయ చ మయస్కరాగ చ నమః శివాగ చ శివతరాగ చ నమస్తీర్థ్యాగ చ కోల్యాగ చ నమః పార్యాగ చ వార్యాగ చ నమః ప్రతరణాగ చోత్తరణాయ చ నమ ఆతార్యాగ చ లాద్యాగ చ నమః శష్ప్యాగ చ ఫేన్యాగ చ నమస్తికత్యాగ చ ప్రవాహ్యాగ చ నమ గిరిన్యాగ చ ప్రవక్ష్యాగ చ నమః కిగోశిలాగ చ క్షయనాగ చ నమః కబర్దినే చ పులస్తయే చ నమో గోష్ఠ్యాగ జగృత్యాగ చ నమస్తల్ప్యాగ జగేక్యాగ చ నమః కాక్యాగ చ గక్వదేష్ఠాగ చ నమో హృదయ్యాగ చ నివేష్ప్యాగ చ నమః పాగో సవ్యాగ చ రజస్యాగ చ నమశుష్ట్యాగ చ హరిత్యాగ చ నమో లోప్యాగ చోలప్యాగ చ నమ భూర్వ్యాగ చ సోర్మ్యాగ చ నమః పర్ణ్యాగ చ పర్ణషడ్యాగ చ నమో బగురమానాగ చాభిక్షతే చ నమ ఆఖిదతే చ ప్రఖిదతే చ నమో వక్కిరికేభ్యో దేవానాగం హృదయేభ్యో నమో విక్షీణకేభ్యో నమో విషిన్వత్కేభ్యో నమ ఆనిర్హతేభ్యో నమ ఆమీవత్కేభ్య ద్రాపే అంధస్పదే దరిద్రం నీలలోహిత ఏషాం పురుషాణామేషాం పశూనాం మాభేర్మా రోమో యేషాం కించనామమత్ జ్ఞాతే రుద్రశివాదనో శివా విశ్వాః భేషజీ శివా రుద్రస్య భేషజీతయానో మృడజీవసే ఇమాగుం రుద్రాగ తపసే గబర్దినే క్షయద్వీరాయ ప్రభరామహే మతిం యథా నశ్యమసద్విపదే చతుష్పదే విశ్వం పుష్టం గ్రామే అస్మిన్ననాదురం మృడానో రుద్రోతనో మయస్కృతి క్షయద్వీరాయ నమసా విధేమతే యచ్చంజయోశ్చ మనురాయజే పితా తదశ్యామ తమ రుద్ర ప్రణీతౌ మానో మహాంతముత మానో అర్భగం మానముక్షం తరం మోత మాతరం ప్రియామానస్తనువో రుద్రరీరిషః మానస్తోకేతన ఏ మాన ఆయుషి మానో గోషు మానో అశ్వేషురీరిషః వీరాన్మానో రుద్రభామితోవధీర్హవిష్మంతో నమసా విధేమతే ఆరాత్తే గోగ్భుత పూరుషగ్నే క్షయద్వీరాయ సుమ్నమస్మేతే అస్తు రక్షాజనో అధిచదేవ ప్రోక్త్యథాజన శర్మ యచ్చద్విపరిహాః సుహిశ్రుతం గత్తసదం యువానం మృగన్న భీమముపహత్తుముగ్రం మృడా చరిత్రే రుద్రస్తవానో అన్యంతే అస్మన్నివ బంధు సేనాః పరినో రుద్రస్య హేతిర్వృణక్తు పరిత్తేజస్య దుర్మతిరఘాయోః అవస్థితా మఘవద్భ్యస్తనుష్వమీధ్వస్తోకాయతనయాయ మృడయా మీధుష్టమహివతమ శివో నః సుమనాభవ పరమే వృక్ష ఆయుధం నిధాయ కృత్తిం వసాన ఆచరపినాకం బిభ్రదాగహి వికిరిద విలోహిత నమస్తే అస్తు భగవః యాస్తే సహస్రగుం హేతయోన్యమస్మన్నివవంతు తాః సహస్రాణి సహస్రధా బాహువోస్తవ హేతయః తాసామీశానో భగవః పరాచీనా ముఖాగృధి సహస్రాణి సహస్రశో యే రుద్రా అధిభూమ్యాం తేషాగుం సహస్రయోజనే వధన్వాని తన్మసి అస్మిన్ మహత్యన్నవే తదిక్షే భవా అధి నీలగ్రీవాశ్రితి కంఠా శరివా అధః క్షమాచరాః నీలగ్రీవాశ్రితి కంఠాదివగుం రుద్రావుపశ్రితాః యే వృక్షేషు సస్పింజరా నీలగ్రీవా విలోహితాః యే భూతానామధిపతయో విశిఖాసక్కబద్దినః యే అన్నేషు వివిధ్యంతి పాత్రేషు పిబతో జనాన్ యే పథాంబధిరక్షయ ఐలభృదాయ వ్యుధః యే తీర్థాని ప్రచరంతి శ్రీకావంతో నిషంగిణః య ఏతావంతశ్చ భూజాగుంసశ్చ దిశో రుద్రావిత స్థిరే తేషాగుం సహస్రయో జనే వధన్వాని తన్మసి నమో రుద్రేభ్యో యే పృథివ్యాంగేంతరిక్షే యే దివి యేషామన్నం వాతో వర్షమిషవస్తేభ్యో దశ ప్రాజేర్దశ దక్షిణా దశ ప్రతీచీర్దశోదేచేర్ దశోర్ధ్వాస్తేభ్యో నమస్తే నో మృడయం తుతేయం విష్మోయశ్చ నోద్వేష్టితం భోజం భేదధామి అగ్నా విష్ణు సజోషసేమా వర్ధంతు వాంగిరః జుమ్నైర్వాజేభిరాగతం వాజశ్చ మే ప్రసవశ్చ మే ప్రయతిశ్చ మే ప్రసిదిశ్చ మే ధీతిశ్చ మే క్రతుశ్చ మే స్వరశ్చ మే శ్లోకశ్చ మే శ్రావశ్చ మే శ్రుతిశ్చ మే జ్యోతిశ్చ మే సువశ్చ మే ప్రాణశ్చ మే ఫానశ్చ మే వ్యానశ్చ మే సుశ్చ మే చిత్తం చ మాధీతం చ మే వాక్చ మే మనశ్చ మే చక్షుశ్చ మే శ్రోత్రం చ మే దక్షశ్చ మే బలం చ మవోజశ్చ మే సహశ్చ మే ఆయుశ్చ మే జరా చ మ ఆత్మా చ మే తనోశ్చ మే శర్మ చ మే వర్మ చ మేంగాని చ మే స్థాని చ మే పరోగుంసి చ మే శరీరాణి చ మే జ్యేష్ఠ్యం చ మాధిపత్యం చ మే మన్యశ్చ మే భామశ్చ మేమశ్చ మేంభశ్చ మే జేమా చ మే మహిమా చ మే వరిమా చ మే ప్రతిమా చ మే వష్మా చ మే ద్రాహుయా చ మే వృద్ధం చ మే వృద్ధిశ్చ మే సత్యం చ మే శ్రద్ధా చ మే జగచ్చ మే ధనం చ మే వశశ్చ మే ద్విషిశ్చ మే క్రీడా చ మే మోదశ్చ మే జాతం చ మే జనిష్యమానం చ మే సూక్తం చ మే సుకృతం చ మే విత్తం చ మే వేద్యం చ మే భూతం చ మే భవిష్యచ్చ మే సుగం చ మే సుబధం చ మరుద్ధం చ మరుద్ధిశ్చ మే క్లుప్తం చ మే క్లుప్తిశ్చ మే మతిశ్చ మే సుమతిశ్చ మే సంచ మే మయశ్చ మే ప్రియం చ మే ను కామశ్చ మే కామశ్చ మే సౌమనసశ్చ మే భద్రం చ మే శ్రేయశ్చ మే మత్స్యశ్చ మే కషశ్చ మే భగశ్చ మే ద్రవిణం చ మే యంతా చ మే ధర్తా చ మే క్షేమశ్చ మే ధృతిశ్చ మే విశ్వం చ మే మహశ్చ మే సంవిచ్చ మే జ్ఞాత్రం చ మే సోశ్చ మే ప్రసోశ్చ మే శీతం చ మే లయశ్చ మరుతం చ మే మృతం చ మే యక్ష్మం చ మే నామయచ్చ మే జీవాదశ్చ మే దీర్ఘాయుత్పం చ మే నమిత్రం చ మే భయం చ మే సుగం చ మే శయనం చ మే సూషా చ మే సుదినం చ మే ఊర్చ మే సూనృతా చ మే పయశ్చ మే రసశ్చ మే ఘృతం చ మే మధు చ మే సగ్భిశ్చ మే సభేదిశ్చ మే కృషిశ్చ మే వృష్టిశ్చ మే జయిత్రం చ మ ఔద్భిద్యజ్ఞ మే రగిశ్చ మే రాగశ్చ మే పుష్టం చ మే పుష్టిశ్చ మే విభుజ మే ప్రభుజ మే బహుజ మే భూయశ్చ మే పూర్ణం చ మే పూర్ణతరం చ మే క్షితిశ్చ మే కూయమాశ్చ మేన్నం చ మే క్షుచ్చ మే బ్రీహయశ్చ మే యవాశ్చ మే మాషాశ్చ మే తిలాశ్చ మే ముద్గాశ్చ మే ఖల్వాశ్చ మే గోధూమాశ్చ మే మసురాశ్చ మే ప్రియంగవశ్చ మేనవశ్చ మే శ్యామాగాశ్చ మే నీవారాశ్చ మే అశ్మా చ మే మృత్తికా చ మే గిరయశ్చ మే పర్వతాశ్చ మే శిఖతాశ్చ మే వనస్పతయశ్చ మే హిరణ్యం చ మేయశ్చ మే శీసం చ మే త్రభుశ్చ మే శ్యామం చ మే లోహం చ మే అగ్నిశ్చ మావశ్చ మే వీరుధశ్చ మమోషధయశ్చ మే కృష్టపక్షం చ మే కృష్టపక్షం చ మే గ్రామ్యాశ్చ మే పశవ ఆరణ్యాశ్చ యజ్ఞేన కల్పంతాం విత్తం చ మే విత్తిశ్చ మే భూతం చ మే భూతిశ్చ మే వసుజ మే వసతిశ్చ మే కర్మజ మే శక్తిశ్చ మేర్థశ్చ మయేమశ్చ మగితిశ్చ మే గతిశ్చ మే అగ్నిశ్చ మగిందశ్చ మే సోమశ్చ మగిందశ్చ మే సవితా చ మగిందశ్చ మే సరస్వతీ చ మగిందశ్చ మే భూషా చ మగిందశ్చ మే బృహస్పతిశ్చ మగిందశ్చ మే మిత్రశ్చ మగిందశ్చ మే వరుణశ్చ మగిందశ్చ మే త్వష్టా చ మగిందశ్చ మే ధాతా చ మగిందశ్చ మే విష్ణుశ్చ మగిందశ్చ మే శ్వినో చ మగిందశ్చ మే మరుతశ్చ మగిందశ్చ మే విశ్వే చ మే దేవాగింద్రశ్చ మే పృథివీ చ మగింద్రశ్చ మేంతరిక్షం చ మగింద్రశ్చ మే ద్యోశ్చ మగింద్రశ్చ మే దిశశ్చ మగింద్రశ్చ మే మూర్ధా చ మగింద్రశ్చ మే ప్రజాపతిశ్చ మగింద్రశ్చ మే అగుంశుశ్చ మే రశ్మిశ్చ మేదాభ్యశ్చ మేధిపతిశ్చ మవుపాగుంశుశ్చ మేంతరియామశ్చ మ ఐంద్రవాయమశ్చ మే మైత్రవరుణశ్చ మ ఆశ్వినశ్చ మే ప్రతి ప్రస్థానశ్చ మే శుక్రశ్చ మే మంధీ చ మ ఆగ్రయణశ్చ మే వైశ్వదేవశ్చ మే ధ్రువశ్చ మే వైశ్వానరశ్చ మరుతుగ్రహాశ్చ మేతి గ్రాహ్యాశ్చ మ ఐంద్రాజ్ఞశ్చ మే వైశ్వదేవశ్చ మే మరుత్వదీయాశ్చ మే మాహేంద్రశ్చ మ ఆదిత్యశ్చ మే సావిత్రశ్చ మే సారస్వతశ్చ మే పోష్ణశ్చ మే పాత్నీవతశ్చ మే హారియోజనశ్చ మే ఇద్భశ్చ మే బరిహిశ్చ మే మేధిశ్చ మేధిష్ణియాశ్చ మే సృజశ్చ మే జమసాశ్చ మే గ్రావాణశ్చ మే స్వరవశ్చ మ ఉపరమాశ్చ మే ధిజవనే చ మే ద్రోణకలశశ్చ మే వాయవ్యాని చ మే భూతభృచ్ఛ మ ఆధవనీయశ్చ మ ఆగ్నీధ్వం చ మే హవిధానం చ మే గృహాశ్చ మే సదశ్చ మే పురోడాశాశ్చ మే భజతాశ్చ మే వభృతశ్చ మే స్వగాకారశ్చ మే అగ్నిశ్చ మే ఘర్మశ్చ మేర్కశ్చ మే సూర్యశ్చ మే ప్రాణశ్చ మేష్మేధశ్చ మే పృథివీ చ మేదిశ్చ మేదిశ్చ మే ద్యోశ్చ మే షక్పదీ లంగురయోదిశశ్చ మే యజ్ఞేన కల్పంతామృక్ష మే సామచ మే స్తోమశ్చ మే యజుశ్చ మే దీక్షా చ మే రపశ్చ మరుతుశ్చ మే వ్రతం చ మే హోరాత్రయోర్వృష్ట్యా బృహద్రసం తరే చ మే యజ్ఞేన కల్పేత గర్భాశ్చ మే వత్సాశ్చ మేత్యవిశ్చ మేత్యవీ చ మేదిత్యవాక్ష మేదిత్యౌహీ చ మే పంచావిశ్చ మే పంచావీ చ మేత్రివత్సశ్చ మేత్రివత్సా చ మేతుర్యమాక్ష మేతుర్యౌహీ చ మే పష్టమాక్ష మే పష్టౌహీ చ మముక్షా చ మే వషా చ మరిషభశ్చ మే వేహశ్చ మే నడ్వాం చ మే ధేనుశ్చ మ ఆయుర్యజ్ఞేన కల్పతాం ప్రాణో యజ్ఞేన కల్పతాం అపానో యజ్ఞేన కల్పతాం ధ్యానో యజ్ఞేన కల్పతాం చక్షుర్యజ్ఞేన కల్పతా శ్రోత్రం యజ్ఞేన కల్పతాం మనో యజ్ఞేన కల్పతాం వాగ్యజ్ఞేన కల్పతాం ఆత్మా యజ్ఞేన కల్పతాం యజ్ఞో యజ్ఞేన కల్పతాం ఏకా చ మే తిస్రశ్చ మే పంచ చ మే సప్త చ మే నవ చ మయేకాదశ చ మే త్రయోదశ చ మే పంచదశ చ మే సప్తదశ చ మే నవదశ చ మ ఏక విగుంసతిశ్చ మే త్రయో విగుంసతిశ్చ మే పంచ విగుంసతిశ్చ మే సప్త విగుంసతిశ్చ మే నవ విగుంసతిశ్చ మయేక త్రిగుంసచ్చ మే త్రయస్త్రిగుంసచ్చ మే చతస్రశ్చ మే అష్టౌ చ మే ద్వాదశ చ మే షోడశ చ మే విగుంసతిశ్చ మే చతుర్విగుంసతిశ్చ మే అష్టావిగుంసతిశ్చ మే ద్వాత్రిగుంసచ్చ మే షత్రిగుంసచ్చ మే చత్వారిగుంసచ్చ మే చతుశ్చత్వారిగుంసచ్చ మే అష్టాచత్వారిగుంసచ్చ మే వాజశ్చ ప్రసవశ్చ బిజశ్చ కతుశ్చ ధువశ్చ మూర్ధా చ వ్యశ్నియశ్చాంత్యాగినశ్చాంత్యశ్చ భౌవనశ్చ భువనశ్చాధిపతిశ్చ ఇదా దేవహూర్మణుర్యజ్ఞనేర్బృహస్పతిరుక్థా మదాని సగుంసిషత్ విశ్వే దేవాః సూక్తవాచః పృథివీమాతర్మా మాహిగుంసీర్మధుమనిష్యే మధుజనిష్యే మధుమక్ష్యామి మధువదిష్యామి మధుమతీం దేవేభ్యో వాచముద్యాసగుం శుశ్రూషేణ్యా మనుష్యేభ్యస్తం మా దేవా అవంతు శోభాయై పితరోను మదంతు ఓం శాంతి శాంతి శాంతి హరిః ఓం.